39 క్రియ అంటే వశిష్ఠుడు, రామ, లోతుగా ఆలోచిస్తున్నావు, అది మంచిదే, కాని నువ్వు ఉపయోగించే ప్రతిపదాన్ని నిర్వచనం చేసి ఉపయోగించుకోవాలి. నువ్వు స్వాతంత్ర్యం అనే పదానికి కొత్త నిర్వచనం చెబుతూ సూర్యుణ్ణి ఉదాహరణ ఇచ్చావు. సూర్యుడు ప్రకాశించటం అనే క్రియను స్వతంత్రంగా చేస్తున్నాడు అన్నావు. స్వతంత్రం, అస్వతంత్రం మాట తరువాత చూద్దాం. సూర్యుడు ప్రకాశించటం అనే క్రియను నిజంగా చేస్తున్నాడా? ఇది తేలాలంటే క్రియ అంటే ఏమిటో తెలియాలి. నువ్వు బాగా ఆలోచించు. లోకంలో ఎన్ని రకాల క్రియలు ఉన్నాయో అవన్నీ బాగా ఒకసారి నెమరు వేసుకో. ఆ క్రియలన్నిటినీ జాతులు జాతులుగా విభజించుకో. ఆ క్రియాజాతులన్నిటిలోనూ సామాన్యాంశంగా కామన్ ఏముందో పరిశీలించు. ఆ కామన్ ఫ్యాక్టరే క్రియ అనే దాని యొక్క మూలరూపం అవుతుంది. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏదైనా క్రియ జరిగిందంటే అక్కడ కదలిక ఉండి తీరాలి. దీనినే స్పందన అంటారు. స్పందన లేకపోతే క్రియే లేదు. ముందు మనసులో స్పందన రావాలి. మనసు ద్వారా ఇంద్రియాలలో స్పందన రావాలి. మనసు ద్వారా ఇంద్రియాలలో స్పందన రావాలి. ఇంద్రియాల ద్వారా పనిముట్లలో స్పందన రావాలి. అప్పుడే క్రియ జరుగుతుంది. కనుక క్రియ అంటే నిర్వచనం స్పందనే. ఆ నువ్వు చెప్పిన సూర్యుడిలో ప్రకాశించటం క్రియ అయితే ప్రకాశించడం కోసం అతను స్పందిస్తూ ఉండాలి, అంటే కదులుతూ ఉండాలి. అలా జరుగుతూ ఉందా? పోనీ ఒక దీపం ప్రకాశిస్తోంది అంటే ఆ దీపం కదులుతోందా? దీపజ్వాలలోని అణువులు స్పందిస్తున్నాయండి అంటావేమో. ఈ సందర్భంలో మాట చెల్లదు. ఎందుకంటే మనం ఉదాహరణ తీసుకునేటప్పుడు ఆ వస్తువును ఏ దృష్టితో తీసుకుంటున్నామో ఆ దృష్టితోనే మాట్లాడాలి. ఇక్కడ దీపము సూర్యుడు అన్నప్పుడు లోక సామాన్యంగా ఉండే దీపాన్ని సూర్యుడ్జీ ఉదాహరణగా తీసుకున్నామే తప్ప రసాయనిక శాస్త్రంలోనూ కాంతి శాస్త్రంలోనూ ఉండే సూర్యుణ్ణి ఉదాహరణగా తీసుకోవడం లేదు. కనుక నువ్వు చెప్పిన సూర్యుడు కాని దీపం కాని ప్రకాశించడం కోసం ప్రత్యేకంగా కదలికను పొందడం లేదు. కనుక నువ్వు చెప్పిన సూర్యుడు ప్రకాశించటం అనే క్రియకు కర్త కాడు.